किं तत्सर्वं पृथिवी च स्थूल पंचगुण तत्कारणञ्च पृथिवी मात्र गंधतन्मात्र तथा आपश्च आपमात्र च तेजश्च तेजोमात्र च वायुश्च वायुमात्र च आकाशश्च आकाशमात्र च स्थूलानि च सूक्ष्माणि च भूतानि इत्यर्थः तथा चक्षुश्च इन्द्रियं रूपं च द्रष्टव्यं च श्रोत्रं च श्रोतव्यं च ग्राणं च ग्रहतव्यं च रसश्च रसयितव्यं च त्वक् च स्पर्शयितव्यं च वाक् च वक्तव्यं च हस्तौ च आदातव्यं च उपस्थश्च आनन्दयितव्यं च पायुश्च विसर्जयितव्यं च पादौ च गन्तव्यं च बुद्धीन्द्रियाणि कर्मेन्द्रियाणि तदर्थश्च उक्तः मनश्च पूर्वोक्तं मन्तव्यञ्च तद्विषयः बुद्धिश्च निश्चयात्मकः बोद्धव्यञ्च तद्विषयः अहङ्कारश्च अभिमानलक्षणमन्तःकरणम् अहङ्कर्तव्यं च तद्विषयः चित्तं च चेतनावत् अन्तःकरणं चेतयितव्यं च तद्विषयः तेजश्च त्वगिन्द्रियव्यतिरेकेण प्रकाशविष्टा या त्वक् तया निर्भास्यो विषयो विद्योतयितव्यं प्राणश्च सूत्रं यदा चक्षते तेन विधारितव्यं सङ्ग्रथनीयं सर्वं हि कार्यकरणजातं पारार्थ्येन सम्मतं नामरूपात्मकम् एतावदेव एष हि द्रष्टा स्पृष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः स परेक्षर आत्मनि सम्प्रतिष्ठते अतः परं यदात्मस्वरूपं जलसूर्यकादिवत् भोक्तृत्वकर्तृत्वेन इह अनुप्रविष्टं एषः हि द्रष्टा स्पृष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा विज्ञानं विज्ञायते अनेन इति कर्णभूतं बुद्ध्यादि इदं तु विजानाति इति विज्ञानं कर्तृकारकरूपं तदात्मा तत्स्वभावो विज्ञातृस्वभावः इत्यर्थः पुरुषः कार्यकरणसङ्घातोक्त उपाधिपूर्णः तु पुरुषः स च जलसूर्यकादिप्रतिबिम्बस्य सूर्यादिप्रवेशवतो जलादि आधारशोषे परे अक्षरे आत्मनि सम्प्रतिष्ठते परमेवाक्षरं प्रतिपद्यते स यो ह वै तदच्छायं शरीरम् अलोहितं शुभ्रम् अक्षरं वेदयते यस्तु सौम्यं स सर्वज्ञः सर्वो भवति तदेश श्लोकः तदेकत्वविदः फलमः परमेव अक्षरं वक्ष्यमाणविशेषणं प्रतिपद्यते इति एतदुच्यते स यो ह वै तत् सर्वैषणा विनिर्मुक्तः अच्छायं तमोवर्जितम् अशरीरं नामरूपसर्वोपाधिशरीरवर्जितम् अलोहितं लोहितादिसर्वगुणवर्जितं यत एव मतः शुभ्रं शुद्धं सर्वविशेषणरहितत्वात् अक्षरं सत्यं पुरुषाख्यम् अप्राणम् अमनोगोचरं शिवं शान्तं सभाख्याभ्यन्तरम् अजं वेदयते विजानाति यस्तु सर्वत्यागी हे सौम्य सः सर्वज्ञः न तेन अविदितं किञ्चित् सम्भवति पूर्वम् अविद्यया असर्वज्ञा आसीत् पुनः विद्यया अविद्या अपनय सर्वः भवति तत् अस्मिन्नर्थे एषः श्लोकः मन्त्रो भवति उक्तार्थसङ्ग्राहकः विज्ञानात्मा सह देवैश्च सर्वैः प्राणाभूतानि सम्प्रतिष्ठन्ति यत्र तदक्षरं वेदयते यस्तु सौम्यं स सर्वज्ञः सर्वमेवाविवेशेति विज्ञानात्मा सह देवैश्च अज्ञादिभिः प्राणाः चक्षुरादयः भूतानि पृथिव्यादीनि सम्प्रतिष्ठन्ति प्रविशन्ति यत्र यस्मिन् अक्षरे तत् अक्षरं वेदयते यस्तु हे सौम्य प्रियदर्शन स सर्वज्ञः सर्वमेव आविवेश आविशति इत्यर्थः इति चतुर्थप्रश्नभाष्यं पञ्चमः प्रश्नः अथ हैनं शैभ्यः सत्यकामः पप्रच्छ स यो ह वै तद्भगवन्मनुष्येषु प्रायणान्तमू कथं वा वस तेन लोकं जयतीति अतः एनं शैभ्यः सत्यकामः पप्रच्छ अथ इदानीं परापरब्रह्मप्राप्तिसाधनत्वेन प्रणवोपासनाविदित्सय प्रश्न आरभ्यते सः यः कश्चित् ह वै भगवन् मनुष्येषु मनुष्याणां मध्ये तत् अद्भुतमिव प्रायणान्तं मरणान्तं यावज्जीवम् इत्येतं ప్రణవం అవిద్యాయీత ఆవిముఖ్యేన చింతయి. బాహ్యవిషయేభ్యః ఉపసంవృతకరణః సమాయతచిత్త భక్త్యావీషిత బ్రహ్మభావే ప్రణవే ఆత్మప్రత్యయసంతాన అవిచ్ఛేదో భిన్నజాతీయ ప్రత్యయాంతరాఖిలీకృత నివాతస్థ దీపశిఖాసమో అవిద్యాన శబ్దార్థ. సత్యబ్రహ్మచర్య అహింస అపరిగ్రహ త్యాగ సన్యాస శౌచ సంతోష అమాయిత్వాది అనేక యమ నియమ అనుగృహీత సహం యావజ్జీవ్రతారణ కథమం వావ అనేకై జ్ఞానకర్మభి జేతవ్య లోకా తిష్టంతి తేషు తేన ప్రణవావిధ్యాన కథమం సహ లోకం జయతీతి. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకాం పరం చాపరం చ బ్రహ్మ తస్మాద్ విద్వాన్ ఏతే నైవాయతనైన ఏకతరం అన్వేతే. పృష్టవతే తస్మై సహ ఉవాచ పిప్పలాద ఏతద్వై సత్యకామ ఏతద్బ్రహ్మ వై పరం చ అపరం చ బ్రహ్మ పరం సత్యమక్షరం పురుషాఖ్యం అపరం చ ప్రాణాఖ్యం ప్రథమం యే తత్ ప్రణవ ఏవ ప్రణవాత్మకం ప్రణవ ప్రతీకత్వాత్. పరం హి బ్రహ్మ శబ్దాది లక్షణానర్హం సర్వధర్మ విశేషవర్జితం అతో న శక్యం అతీంద్రియగోచరత్వాతో కేవలైన మనస అవగాహితం. ప్రణవేతో విష్ణువాది ప్రతిమాస్థానీ భక్త్యావేశిత బ్రహ్మభావే ధ్యాయిన తత్ ప్రసీదతి ఇతి అవగమ్యతే శాస్త్రప్రామాణ్య. తథా పరం చ బ్రహ్మ తస్మాత్ పరం చ అపరం చ బ్రహ్మ ఏ ప్రణవ ఇత్యుపచరతి. తస్మాదేవం విద్వాన్ ఏతేనైవ ఆత్మప్రాప్తి సాధనైనైవ ప్రణవావిధ్యానేన ఏకతరం పరం అపరం వా అన్వేతి బ్రహ్మ అనుగచ్చతి. నేదిష్టం హి ఆలంబనం ప్రణవో బ్రహ్మణ స ఇది ఏకమాత్రం అవిద్యాయీత సతేనైవ సంవేదిత తూర్ణమేవ జగత్యామవి సంపద్యతే తం రుచో మనుష్యలోకం ఉపనయంతే స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నం మహిమానం అనుభవతే. స యద్యపి ప్రణవస్య సకలమాత్రా విభాగజ్ఞో నభవతి తథాపి ప్రణవావిధ్యాన ప్రభావాతో విశిష్టామేవ గతిం గచ్చతి. ఏకదేశజ్ఞాన వైగుణ్యతయ ప్రణవశరణ కర్మజ్ఞాన ఉభయభ్రష్టో నా దుర్గతిం గచ్చతి. కిం తర్హి యది ఏవం ప్రణవమేవ ఏకమాత్ర విభాగజ్ఞః ఏవ కేవల అవిద్యాయీత ఏకమాత్రం సదా ధ్యాయీత స తేనైవ ఏకమాత్ర విశిష్ట ప్రణవాభిధ్యానేనైవ సంవేదిత సంబోధిత తూర్ణం క్షిప్రమేవ జగత్యాం పృథివ్యాం అవి సంపద్యతే. కిం మనుష్యలోకం అనేకాని జన్మాని జగత్యాం సంభవంతి తత్ర తం సాధకం జగత్యాం మనుష్యలోకమే ఉపనయంతే ఉపనిగమయంతి రుచ ఋగ్వేదరూపా హి ప్రణవస్య ప్రథమ ఏకమాత్ర తేన స తత్ర మనుష్యజన్మని ద్విజాగ్ర్యః సన్ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా చ సంపన్న మహిమానం విభూతిం అనుభవతి న వీతశ్రద్ధో యథేష్టచేష్టో భవతి యోగభ్రష్ట కదాచిదపి న దుర్గతిం గచ్చతి. అథయరి ద్విమాత్రేణ మనసి సంపద్యతే సోంతరిక్షం యజుర్భిః ఉన్నీయతే సోమలోకం స సోమలోకే విభూతిం అనుభూయ పునరావర్తతే. అథ పునః యది ద్విమాత్ర విభాగజ్ఞం ద్విమాత్రేణ విశిష్టం ప్రణవం అవిద్యాయీత స్వప్నాత్మకే మనసి మననీయే యజుర్మయే సౌమదైవత్యే సంపద్యతే ఏకాగ్రతయా ఆత్మభావం గచ్చతి. స ఏం సంపన్న మృత అంతరిక్షం అంతరిక్షాధారం ద్వితీయమాత్రారూపం ద్వితీయమాత్రారూపైరేవ యజుర్భిః ఉన్నీయతే సోమలోకం సౌమ్యం జన్మ ప్రాపయంతి తమ యజుంషి ఇత్యర్థ. స తత్ర విభూతిమనుభూయ సోమలోకే మనుష్యలోకం ప్రతి పునరావర్తతే. యః పునరేతం త్రిమాత్రేణ ఏతేనైవ అక్షరేణ పరం పురుషం అవిద్యాయేత స తేజసి సూర్యే సంపన్న యథా పాదోదరస్త్వచ వినిర్ముచ్యత ఏం భవై స పాప్మన వినిర్ముక్త స సామభిః ఉన్నీయతే బ్రహ్మలోకం స ఏతస్మాత్ జీవగణాత్ పరాత్ పరం పురుషయం పురుషమీక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. యః పునః ఏతం ప్రణవం త్రిమాత్రేణ త్రిమాత్రా విషయ విజ్ఞాన విశిష్టేన ప్రణవం అక్షరం परं सूर्यांतर्गतं पुरुषं प्रतीकत्वेन अभिध्यायीत तेन अभिज्ञानेन प्रतीकत्वेन हि आलम्बनत्वं प्रकृतं प्रणवस्य परं च ब्रह्म इति अभेदश्रुते तद्वितीय अनेकशः श्रुतबाध्यतान्यत यद्यपि तृतीयाविधानत्वेन कणत्वम् उत्पद्यते तथापि प्रकृत अनुरोधातो त्रिमात्रं परं पुरुषमिति द्वितीयाय परिणेय त्यजेदेकं कुलस्यर्थे इति न्यायेन सः तृतीयमात्रारूपे तेजसे सूर्यसम्पन्नं भवति ध्यायमानः मृतोपि सूर्यसोमलोकादिवत्त्वं न पुनरावर्तते किन्तु सूर्यसम्पन्नमात्रैव यथा पादोदरः सर्पः त्वचा विनिर्मुच्यते जीर्णत्वविनिर्मुक्तः स पुनः नवो भवति एवं हवै एष यथा दृष्टान्तः स पाप्मन सर्पत्वक्स्थानीयेन अशुद्धिरूपेण विनिर्मुक्तः स सामभिः तृतीयमात्रारूपैः ऊर्ध्वम् उन्नीयते ब्रह्मलोकं हिरण्यगर्भस्य ब्रह्मणलोकं सत्याख्यम् सः हिरण्यगर्भः सर्वेषां संसारिणां जीवानाम् आत्मभूतः स हि अन्तरात्मा लिङ्गरूपेण सर्वभूतान् तस्मिन् हि लिङ्गात्मनि सम्मताः सर्वे जीवः तस्मात् स जीवगणः स विद्वान् त्रिमात्रप्रणवाभिज्ञः एतस्मात् जीवगणातो हिरण्यगर्भातो परात्परं परमात्मख्यं पुरुषं वीक्षते पुरीषयं सर्वशरीरानुप्रविष्टं पश्यति ध्यायमानः तत् एतौ अस्मिन् यथोक्तार्थप्रकाशकौ श्लोकौ मन्त्रो भवतः तिस्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ता अन्योन्यसक्ता अनभिप्रयुक्ताः क्रियासुभाख्याभ्यन्तरमध्यमासु सम्यक् प्रयुक्तासुनकं पतेज्ञः